లేజర్ పుస్తకం రెండవ భాగం 780 నానోమీటర్ల కన్నా పొడవైన కాంతులు కూడా ఉన్నాయి, కానీ మన కళ్ళకి ఆ కాంతిని చూడగల సామర్థ్యం లేదు. అదేవిధంగా 390 నానోమీటర్ల కన్నా తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి కూడా కంటికి కనిపించదు. కానీ అలాంటి అతి దీర్ఘమైన అతి హ్రస్వమైన తరంగదైర్ఘ్యాలు లేకపోలేదు. 1800లలో ఈ అతి దీర్ఘమైన తరంగాలని జర్మనీలో పుట్టిన బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం హెర్షల్ కనుక్కున్నాడు. ఈ అతి దీర్ఘ కాంతులని పరారుణ కాంతి అంటారు. ఈ పరారుణ కిరణాల తరంగదైర్ఘ్యం 780 నానోమీటర్లను దాటి 10 మిలియన్ నానోమీటర్లు, అంటే 1 సెంటీమీటర్ పొడవు వరకు ఉండవచ్చు. 1801లో అతి హ్రస్వకాంతులని జర్మన్ శాస్త్రవేత్త యోహాన్ విల్హెల్మ్ రిట్టర్ కనుక్కున్నాడు. ఈ అతి హ్రస్వ తరంగాలని అతి నీలలోహిత తరంగాలు అంటారు, అంటే నీలలోహితానికి ఆవల అని అర్థం. ఈ అతి నీలలోహిత కిరణాల పొడవు 390 నానోమీటర్ల వద్ద నుండి 10 నానోమీటర్లు కూడా ఉండవచ్చు. కానీ అలా ఎంతవరకు పోవచ్చు? అత్యధిక తరంగదైర్ఘ్యం ఎంత పెద్దది? అతి చిన్న తరంగదైర్ఘ్యం ఎంత చిన్నది? 1873లో జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్తు అయస్కాంతతలు రెండు ఒకే తత్వం యొక్క రెండు ముఖాలు అని నిరూపించాడు. ఈ రెండిటి కలయికకే విద్యుదయస్కాంతత అని పేరు. విద్యుత్తు ప్రవహిస్తున్న వస్తువుల చుట్టూ కానీ అయస్కాంతత గల వస్తువుల చుట్టూ కానీ విద్యుదయస్కాంత క్షేత్రం ఒకటి విస్తరించి ఉంటుంది. ఈ విద్యుదయస్కాంత క్షేత్రంలో పుట్టిన తరంగాలే విద్యుదయస్కాంత కిరణాలు. మన కంటికి కనిపించే కాంతి, కంటికి కనిపించని పరారుణ అతినీలలోహిత కాంతి మొదలైనవన్నీ విద్యుదయస్కాంత కిరణాలకి ఉదాహరణలే. అలాంటి కిరణాల తరంగదైర్ఘ్యాలు ఎంతైనా ఉండవచ్చు. 1000 మీటర్ల దగ్గర నుండి నానోమీటర్లో భాగం దాకా ఎంతైనా ఉండవచ్చని వాదించాడు మాక్స్వెల్. 1888లో హెన్రిక్ రుడోల్ఫ్ హెడ్జ్ అనే జర్మన్ శాస్త్రవేత్త అతి దీర్ఘ తరంగాలని కనుక్కున్నాడు. వీటినే రేడియో తరంగాలు అంటారు. వీటిలో కొన్నిటి తరంగదైర్ఘ్యం నిజంగానే 1000 మీటర్లు ఉంటుంది, అంటే వాటి తరంగదైర్ఘ్యం కిలోమీటర్ల పొడవు కూడా ఉంటుంది. రేడియో తరంగాలలో అతి చిన్నవి పరారుణ తరంగాల కన్నా కాస్త పెద్దవి మైక్రో తరంగాలు. ఈ మైక్రో తరంగాల తరంగదైర్ఘ్యం 1 మిల్లీమీటర్ నుండి 150 మిల్లీమీటర్ల దాకా ఉండవచ్చు. 1895లో విల్హెల్మ్ కాన్రాడ్ రోయింటెన్ అనే మరో జర్మన్ శాస్త్రవేత్త అతి చిన్న విద్యుదయస్కాంత కిరణాలను కనుక్కున్నాడు. వాటికి ఎక్స్ కిరణాలు అని పేరు పెట్టాడు. వీటి తరంగదైర్ఘ్యం 1 నానోమీటర్ దగ్గర నుండి 1/1000 నానోమీటర్ దాకా ఉండవచ్చు. ఆ తదుపరి సంవత్సరమే ఆన్షున్ హెన్రీ బ్రెకెల్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త యురేనియం వంటి ప్రత్యేక మూలకాలలోంచి నిరంతరం ఏవో కిరణాలు వెలువడుతున్నాయని నిరూపించాడు. పాల్ ఉల్రిక్ వియాట్ అనే మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త యురేనియంలోంచి వచ్చే కిరణాలలో కొన్ని ఎక్స్ కిరణాల కన్నా పొట్టివి అని కనుక్కున్నాడు. వీటికి గామా కిరణాలు అని పేరు పెట్టాడు. వీటి తరంగదైర్ఘ్యం 1/100,000 నానోమీటర్ మాత్రమే ఉంటుంది. అతి దీర్ఘమైన తరంగాల నుండి అతి చిన్న తరంగాల వరకు విద్యుదయస్కాంత తరంగాల జాబితా ఈ కింద ఇవ్వబడింది. అవి రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, పరారుణ తరంగాలు, దృశ్యకాంతి, అతినీలలోహిత తరంగాలు, ఎక్స్ తరంగాలు, గామా తరంగాలు.